పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 13వ భాగం. రెఫ్రిజిరేటర్ను వాడి గదిని చల్లబరచవచ్చా? ఎయిర్ కండిషనర్, రెఫ్రిజిరేటర్ రెండు ఒకే పద్ధతిలో పనిచేసేవిగా కనబడతాయి. ఎండలు మండుతున్నా సరే రెఫ్రిజిరేటర్లో మాత్రం చల్లగా ఉంటుంది. దానిని తెరిచిపెడితే లోపలి చల్లని గాలి గదిలోకి వస్తుంది. అంటే నిజానికి గది చల్లబడాలి, కానీ అలా జరగదుగాక జరగదు. తేడా ఎక్కడ ఉంది? ఎయిర్ కండిషనర్ వాడుతున్న గదిలో చల్లగా ఉంటుంది కదా. ప్రశ్న నిజానికి మామూలుగా కనిపించిన వెనక పెద్ద ఆలోచన ఉంది. ఫిజిక్స్ అనే భౌతిక శాస్త్రం ప్రకృతిలోని ఇటువంటి చాలా విషయాలకు వివరణ ఇవ్వగలుగుతుంది. ఇంటి బయట చల్లగా ఉన్నా ఇంట్లోకి వచ్చిన తరువాత అంత చల్లగా ఉండదు. ఎండలో ఉన్న వేడి నీడలో ఉండదు. ఈ మాటల వెనుక ఫిజిక్స్ ఉంది. రెఫ్రిజిరేటర్ ప్రశ్నలోనూ ఫిజిక్స్ ఉంది. వేడిని గురించి చెప్పే ఫిజిక్స్ విభాగాన్ని థర్మోడైనమిక్స్ అంటారు. ఒకచోట చల్లదనం కలగాలంటే దానికి సమానంగా మరొక చోట వేడి కూడా పెరగాలి. ఫ్రిడ్జ్లో వస్తువులను పెట్టి చల్లబరుస్తున్నందుకు అది ఉన్న గది వేడెక్కుతోందని మనం గమనించాం. ఫ్రిడ్జ్ అన్నది ఒక హీట్ పంప్ లాంటిది. పెట్టె లోపల వేడిని అది బయటకు లాగి పెట్టె బయటకు వదులుతుంది. ఫ్రిడ్జ్ పక్కలను తాకితే గది కన్నా వేడిగా ఉంటుంది. కొంతకాలం క్రితం ఫ్రిడ్జ్ల వెనుక కంప్రెసర్, గ్యాస్ తిరుగుతున్న సన్నని గొట్టాలు బయటకు కనిపించేవి. అంటే మారుతున్న వేడి తేలికగా గాలిలో కలిసేది. ఇప్పుడు వాటిని మూసి ఉంచి మరికొన్ని ప్రయోజనాలకు వాడుతున్నారు. అయినా సరే ఫ్రిడ్జ్లో నుంచి వేడి బయటకు రాక తప్పదు. ఫ్రిడ్జ్లోని వేడిని తరలించడానికి ఒక గ్యాస్ను వాడతారు. ఆ గ్యాస్ ముందు వేడెక్కుతుంది, దానిని ఫ్యాన్ సహాయంతో చల్లబరుస్తారు. వేడి ఫ్రిడ్జ్ వెనుక నుంచి బయటకు పోతుంది. చల్లబడిన గ్యాస్ మళ్ళీ కాయిల్స్లో తిరుగుతూ లోపలి భాగాన్ని చల్లబడేలా చేస్తుంది. గ్యాస్ విస్తరించిన కొద్దీ మరింత చల్లబడి లోపలి గాలిని మరింత చల్లబరుస్తుంది. అంటే వేడి ఈ రకంగా అటు ఇటు మారుతుంది. గ్యాస్ చల్లబడటం, వేడెక్కడం ఒక క్రమంలో వరుసగా జరుగుతూ ఉంటాయి. మామూలుగా అయితే ఉష్ణోగ్రత వేడి ప్రాంతాల నుంచి చల్లని ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఈ పద్ధతి తిరగబడాలంటే, అంటే ఫ్రిడ్జ్లోని చల్లని భాగం మరింతగా చల్లబడాలంటే అక్కడ ఫిజిక్స్ పద్ధతి పని జరగాలి. అందుకోసం ఒక యంత్రాన్ని వాడుకుంటారు. దానినే కంప్రెసర్ వ్యవస్థ అంటారు. ఈ యంత్రం పనిచేస్తుంటే లోపలి వేడిని బయటకు లాగి వదులుతుంది. నిజానికి లోపలి వేడితో పాటు యంత్రం పనిచేసినందుకు మరింత వేడి కూడా పుడుతుంది. లెక్కల ప్రకారం రెఫ్రిజిరేటర్ 40% మాత్రమే శక్తిని ప్రదర్శిస్తుంది. అంటే లోపల పుట్టే చల్లదనం కన్నా అందుకోసం పుట్టే వేడి చాలా ఎక్కువ అని అర్థం. ఈ అదనపు వేడి కంప్రెసర్, దానితో పాటే మోటార్ పనిచేసినందుకు పుడుతుంది. రెఫ్రిజిరేటర్ పనితీరు గురించి చెప్పుకున్నామే కానీ గది చల్లబడకపోవడం గురించి ఇంకా చెప్పనే లేదు. ఫ్రిడ్జ్ తలుపు తెరిస్తే లోపల నుంచి చల్లని గాలి బయటకు వస్తుంది. అంటే గదిలో వేడి కొంత తగ్గుతుంది. కానీ వెంటనే ఫ్రిడ్జ్లో చల్లదనం తగ్గిందని థర్మోస్టాట్కు తెలుస్తుంది. మోటార్ పని మొదలుపెడుతుంది. కంప్రెసర్ పనిలోకి దిగుతుంది. రెండూ కలిసి ఫ్రిడ్జ్లోని వేడి గాలిని చల్లబరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నానికి ఫలితంగా గదిలో వేడి ఎక్కువవుతుంది. ఫ్రిడ్జ్ 100కి 100 పాళ్ళు చల్లదనం మాత్రమే కలిగించదని చెప్పుకుందాం. గది 1 డిగ్రీ చల్లబడితే ఆ చల్లదనానికి చేసిన ప్రయత్నం కారణంగా 2.5 డిగ్రీలు వేడెక్కుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ తెరిచిపెట్టినందుకు గది చల్లబడే వీలు లేనే లేదని చెప్పవచ్చు.